5.21 బాహ్య స్పర్శేష్వ సక్తాత్మ విందత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమస్నుతే. అనగా ఇంద్రియముల ద్వారా కలుగు జ్ఞానము స్పర్శ అనబడును. ఈ వ్యుత్పత్తి అర్థముననుసరించి శబ్దాది విషయములన్నింటికీ స్పర్శ అని పేరు. అవన్నీ మనలోపల లేవు, బయట ఉన్నవి. ఆ బాహ్య స్పర్శలేందు ఎవని అంతఃకరణము ఆసక్తి కలిగియుండదో అటువంటి విషయాసక్తి లేనటువంటి పురుషుడు ఈ బాహ్యేంద్రియముల ద్వారా లభించు స్పర్శలను గాక తనలోపల కలుగు సుఖమును అనుభవించును. మరియు ఆ బ్రహ్మయోగముతో కూడియున్న ఆత్మ అనగా బ్రహ్మయందు కలుగు సమాధిని బ్రహ్మయోగమని అందురు. అట్టి బ్రహ్మయోగముతో ఎవని అంతఃకరణము శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 135 సమిశ్రితమయ్యున్నదో, చక్కగా దానితో సమాగమును చెందియున్నదో, లగ్నమయ్యున్నదో అటువంటి పురుషుడు అక్షయమైన అనగా ఎన్నడూ తరగనటువంటి నశించినటువంటి సుఖమును ఆనందమును అనుభవించును పొందియుండును. అందుచేత తనంతట తానుగా ఆ అక్షయ సుఖమును పొందగోరు పురుషుడు క్షణికమైన బాహ్య విషయముల ద్వారా కలుగు సుఖముల నుండి తన ఇంద్రియములను తొలగించుకొనవలయును. ఇదియే ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. అంతేకాకుండా ఈ క్రింది కారణముల వలన కూడా తన ఇంద్రియములను విషయముల నుండి వెనుకకు మరల్చుకొనవలయును. 5.22 వ్యే హి సంస్పర్శజ భోగా దుహఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. అనగా ఏలేనా విషయములు మరియు ఇంద్రియముల సంబంధము వలన కలుగు భోగములు అన్నియు అవిద్య అనగా అజ్ఞానము కారణముగా కలుగుచున్నవైనందు వలన అవి కేవలము దుహఖమునకు మాత్రమే కారణములగును. ఏలైన ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవికముల వలన కలుగు త్రివిధములైన దుహఖములు వాటి వలన కలుగుచున్నట్లుగా చూడబడుచున్నవి ఏవ అను శబ్దము ద్వారా అవి ఈ లోకమునందు ఏ విధముగా దుహఖహేతువులో ఆ విధముగానే అవి పరలోకమునందు కూడా దుఃఖప్రదములుగానే తెలియబడుచున్నవి. ఈ ప్రపంచమునందు సుఖముల యొక్క వాసన కూడా లేదు. అలా అని తలంచి విషయరూపమైన ఎండమావుల నుండి మనస్సును మరల్చుకొనవలయును. ఈ విషయ జ్ఞానభోగములన్నీయు దుహఖములకే హేతువులగుచున్నవి. అంతేగాక ఈ భోగములన్నీయు ఆద్యంతములు కలిగియున్నవి విషయములు మరియు ఇంద్రియముల యొక్క సంయోగము అనగా సమాగమము అనగా కలయికయే భోగములకు ఆరంభము. మరియు అవి రెండు విడిపోవుటయే ఆ భోగములకు అంతము. అందుచేత ఆద్యంతములు కలిగియున్న ఆ భోగములు కేవలము మధ్యకాలమునందు మాత్రమే తోచినవి అయినందున అనిత్యములేయున్నవి. ఓ కౌంతేయ, పరమార్థతత్వమును ఎరింగిన వివేకము కలిగియున్న బుద్ధిమంతుడైన పురుషుడు ఆ భోగములయందు ఆసక్తుడు కాడు, లీనము కాడు. ఏలేనా కేవలము పూర్తిగా మూఢత్వము కలిగియున్న పురుషుని యందు మాత్రమే పశువులు మొదలగువానివలే విషయములయందు ఆసక్తి చూడబడుచున్నది. కళ్యాణదాయకములైన మార్గమునకు అవరోధముగా ఉన్న కామక్రోధాది వేగవంతములైన ఈ దోషములు చాలా గొప్ప దోహకహేతువులు. సర్వానర్థములు లబ్ధికి ఇవి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 136 కారణములు. అంతేగాక వీటిని నివారించుట కూడా చాలా కష్టతరము. అందుచేత వీటిని నశింపజేయుటకు బాగుగా ప్రయత్నించవలెనని భగవంతుడు మరల మరల చెప్పుచున్నారు. 5.23 శక్నోతి హైవయః సోధుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. అనగా ఏ పురుషుడు ఈ లోకమునందు పంచభూతాత్మకమైన దేహము నందుండగానే అనగా తనకున్న స్థూలదేహమును త్యజించక పూర్వమే కామ క్రోధాదుల వలన కలుగు మనోవేగములను సహించగలడో, అనగా వాటి వేగమును అణచివుంచగల లేక వాటిని తన అధీనమునందుంచుకొనగల సామర్థ్యము కలిగి ఉండునో అతడే యోగముతో కూడినవాడే సుఖవంతుడగును. శరీరముతో కూడియున్న పురుషుని అంతఃకరణమునందు కామక్రోధములు మరియు వాటి వేగము తప్పకయుండును. అందువలన మరణ పర్యంతము అనగా స్థూల శరీరము ఉన్నంత కాలము అని హద్దు నిర్ణయించబడినది. అట్లేలైనా ఆ కామక్రోధముల వలన జనించు భావావేగము అనేక విధములుగా అనేక కారణముల ద్వారా ప్రకటితమగును. అందుచేత స్థూలదేహ పరిత్యాగ పర్యంతము దానిని నమ్మి పరాకుగా ఉండరాదు. అనగా ఆ కామక్రోధాదులను గురించి సర్వకాల సర్వావస్థలయందును జాగరూకతతో సావధానచిత్తుడై ఉండవలేయును. ఇంతకు పూర్వము ఎన్నడో అనుభవించబడియున్న సుఖదాయకము మరియు బాగుగా ఇష్టమైన విషయము ఇప్పుడు ఇంద్రియ గోచరమయ్యేనేని లేక దానిని గురించి విన్నప్పుడో లేక అనుభవించబడిన విషయము లేక వస్తువు స్మరణకు వచ్చినప్పుడు దానిని తిరిగి పొందవలైనన్న లాలస తృష్ణ అనగా కోరిక కలుగును. అట్టి తృష్ణనే కామమందురు అదే విధముగా తన బుద్ధికి లేక చిత్తమునకు ప్రతికూలమైన అనగా దుహకమును కలిగించు విషయమును లేక వస్తువును చూచినప్పుడుగాని లేక దానిని గురించి విన్నప్పుడుగాని లేక ఆ విషయము లేక వస్తువు స్మరణకు వచ్చినప్పుడుగాని దాని పట్ల మన మనస్సు లేక చిత్తమునందు కలుగు ద్వేషభావము లేక కలుగు ఆక్రోశమే క్రోధమనబడును. ఆ కామక్రోధాదుల వలన చిత్తమునందు కలుగు ఆవేశమే కామావేశము లేక క్రోధావేశమనబడును. శరీరమునందు గగుర్పాటు కలుగుట, ముఖము నేత్రములు వికసించుట లేక ఎర్రబారుట మొదలగు చిహ్నములు మన అంతఃకరణము నందు రేగిన ఆవేశమునకు గుర్తులు. ఇదంతయు కామము వలన కలుగు మనోవేగము. అట్లే దేహము కంపించుట, చెమర్చుట, పెదవులను పండ్లతో నెక్కుట, కన్నులు చింత నిప్పుల వలె ఎర్రబారుట మొదలగు లక్షణములన్నీయు మన అంతఃకరణమునందు కలుగు క్రోధమునకు గుర్తులు. ఇటువంటి కామమును మరియు క్రోధమును ఏ పురుషుడు సహించి అణుచు? శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 137. కొనగలడో అనగా అభావములు వికసించుటకు అవకాశము కలుగనివ్వడో అటుపైన వాటిని అలా అణిచి ఉంచుటయందే సుఖమును పొందగలడో అట్టి పురుషుడే ఈ ప్రపంచమునందు నిజమైన యోగి మరియు అతడే నిజమైన సుఖమును అనుభవింప సమర్థుడు. బ్రహ్మభావమునందు స్థిరపడిన పురుషుడు ఎట్లు బ్రహ్మమును పొందును అన్నచో చెప్పుచున్నారు. 5.24 ప్యో రెండున తహసుభోంతరారమస్తథాంతర్జ్యోతిరేవయః స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో రెండుధి గచ్చతి. అనగా తన అంతరాత్మయందే పరమసుఖమును అనుభవించు పురుషుడు అంతఃసుఖమును పొందువాడు అనబడును. మరియు అంతరాత్మయందే రమించు పురుషుడు అనగా తన అంతరాత్మయందే క్రీడించు పురుషుడు అంతరారామి అనబడును. అట్లే తన అంతరాత్మయందే జ్యోతిని ప్రజ్వలింపజేసుకున్న పురుషుడు అంతర్జ్యోతిమయుడు అగును. అటువంటి యోగి ఈ లోకమునందే స్థూలదేహాదులు కలిగియుండగానే అనగా జీవించియుండగానే బ్రహ్మరూపమును బొంది బ్రహ్మయందు లీనమగుటయను మోక్షస్థితిని పొందును. ఇంతేకాకుండా 5.25 లభంతే బ్రహ్మనిర్వాణమృషే క్షీణకల్మషాః చిన్నద్వైదాయతాత్మానః సర్వభూతహితే రతాః. అనగా అజ్ఞానము కలుగుట చేత ఎవరి పాపాది దోషములన్నీయు నశించినవో, ఎవని సంశయములన్నీయు తొలగిపోయినవో, ఎవరు తమ ఇంద్రియములనన్నింటినీ తమ వశము నందుంచుకున్నారో, ఎవరు సర్వభూతములేందును సమభావము కలిగి వాటి కళ్యాణార్థము వ్యవహరించుచున్నారో, ఎవరు హింసను విడనాడి అహింసను అవలంబించియున్నారో, అటువంటి పుణ్యపురుషులు అనగా ఋషులు మరియు సమ్యక్ జ్ఞానము కలిగి లోకభావమును సమన్యసించియున్నారో వారు బ్రహ్మ నిర్వాణమును అనగా ప్రాపంచిక బంధముల నుండి విడువడి మోక్షస్థితిని అనుభవింతురు. మరియు 5.26 కామక్రోధ వ్యుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. అనగా ఎవరు కామక్రోధములను ఈ 2 దోషములు లేనివారో, ఎవరు తమ అంతఃకరణమును తమ వశమునందుంచుకొనియున్నారో, ఎవరు ఆత్మతత్వమును శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 138 గుర్తించియున్నారో, అటువంటి ఆత్మజ్ఞానము గల సమదర్శి అయిన యతులు అనగా సన్యాసులు అయిన వారికి 2 వైపుల నుండి అనగా జీవించియున్న కాలమందును మరియు దేహత్యాగము చేసిన తరువాత కూడా అనగా 2 అవస్థలేందును బ్రహ్మాత్మేకత్వము అనగా మోక్షము లభించును. యదార్థమైన జ్ఞాననిష్ట కలిగియున్న సర్వసంగ పరిత్యాగులకు సద్యః మోక్షము కలుగునని చెప్పబడియున్నది. మరియు అన్ని విధముల ఈశ్వరార్పిత భావము కలిగి పూర్ణ బ్రహ్మ పదార్థమైన పరమాత్మయందు సర్వవిధ కర్మ ఫలములను అర్పించినట్టి కర్మయోగము కూడా అంతఃకరణ శుద్ధి, తదుపరి జ్ఞానప్రాప్తి మరియు సర్వకర్మ సన్యాస క్రమము ద్వారా మోక్షమును పొందింపజేయును. ఈ విషయమును ఈ గ్రంథమునందు భగవంతుడైన శ్రీకృష్ణుడు అనేక పర్యాయములు చెప్పియున్నారు, ఇంక ముందు కూడా చెప్పెదరు. ఇప్పుడు సమ్యక్ జ్ఞానమునకు అంతరంగ సాధన రూపమైన ధ్యానయోగమును గురించి సవిస్తరముగా చెప్పెదను. ఆ ఉద్దేశ్యముతో ఆ ధ్యానయోగము యొక్క సూత్రస్థానమందున్న శ్లోకములు చెప్పుచున్నారు. ఆ 5.27 స్పర్శాం కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చేవాంతరే భ్రువోహ ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణే అన ఏ శబ్దాది విషయములు చెవులు మొదలగు ఇంద్రియముల ద్వారా అంతఃకరణమునందు చేరి ఉండిపోయినవో వాటిని గురించి చింతించుట అనగా విచారించుట తేకుండుటయే వాటిని అంతఃకరణము నుండి బయటకు త్రోలివేయుటగా తలంచవలేను. ఆ విధముగా విషయములనన్నింటినీ అంతఃకరణమునందు లేకుండా చేసుకుని 2 నేత్రముల దృష్టిని కనుబొమ్మల మధ్య భాగమున నిలిపి ఉంచి అటుపైన ముక్కు కంఠము మొదలగు వాటి లోపలి భాగములందు విహరించుచున్నటువంటి ప్రాణవాయువును మరియు అపానవాయువును సమముగా చేసి 5.28 యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతే చ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః అనగా ఇంద్రియములు మనస్సు బుద్ధి మొదలగు వాటిని తన వశము నందుంచుకున్న పురుషుడు ఈశ్వర స్వరూపమును గుర్తించి మననము చేయుచుండుట చేత సర్వమును సమన్యసించియున్నాడో శరీరమందు ఉంటూ కూడా దానితో సంబంధము లేనివాడే ముక్తుడైయున్నాడో అనగా మోక్షస్థితినే పరమార్థముగా తలంచియున్నాడో కోర్కెలు భయము మరియు క్రోధము ఎవని అంతఃకరణము నుండి పూర్తిగా తొలగిపోయినవో అటువంటి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 130 సర్వసంగ పరిత్యాగి సర్వకాల సర్వావస్థలయందును ముక్తుడే. ఆతనికి ఇతర విధములైన ఎటువంటి ముక్తి అవసరము లేదు. ఈ విధముగా సమాహిత చిత్తుడైన పురుషునకు ఇంకా తెలియదగనదేముండును అన్నచో 5.29 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి అనగా ఎవడు నన్ను అనగా భగవత్స్వరూపుడైన నారాయణుని సర్వకర్మలకు కర్తగాను సర్వలోకములకు దైవముగాను సమస్తమైన యజ్ఞములు మరియు తపములకు భోక్తగాను ప్రత్యుపకారమును కోరక లోకులందరికీ ఉపకారము చేయువానిగాను సర్వవిధ కర్మల ఫలములకు భోక్తగాను యజమానిగాను సర్వ సంకల్పములకు సాక్షిగాను ఉన్నాడని గుర్తించి సమస్త సాంసారిక విషయములు మరియు వాటి వలన కలుగు సుఖదుఃఖములకు లోనుగాక శాంతచిత్తుడైయుండునో ఆతడు బ్రహ్మానందమును పొందును. శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి కర్మ సన్యాస యోగమనబడు 5వ అధ్యాయమునకు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి ప్రణవాశ్రమము, క్యూ శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 140